పోతే నైన్టీ స్పీడ్ లో పద్మావతి ఇంటి ముందు బ్రేక్ వేస్తా పద్మావతి సింగిల్ ఆర్ కొడతా సిగ్నల్ ఇస్తా కిస్సులట్టి కాల్లో నీకు పంపుతా ఎస్ అంటే ఆ ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టామ్ టామ్ అని టమ్కు వేసి చెప్పుకుంటా బాబు తక్కువ తొమ్మిదైంది పద్మావతి నేను బంజగుట్ట వస్తున్నానే పద్మావతి ముప్పావు చిత్రావతి నేను చింతల్ బస్తి వచ్చేసా చిత్రావతి చీరతో బిగట్టుకోవే చిత్రావతి నువ్వు చీపిరట్టి చిమ్ముకోవే చిత్రావతి బక్ పర్సనాలిటీ ఫ్రెండ్ మున్సిపాలిటీ ఫిగర్ మాత్రం అదిరింది పిచ్చ క్వాలిటీ ఎస్ అంటే ఒక్క ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టమ్ టామ్ అని టమ్కు వేసి చెప్పుకుంటా తొమ్మిది ముప్పావు చిత్రావతి నేను చింతల్ బస్తి వచ్చేసా చిత్రావతి గచ్చిబోళి వచ్చానే గంగావతి గంటపతి కొట్టిందే గంగావతి గాగ్రా చోళ్ళీల్లో గంగావతి నువ్వు గసగసాల గంపవే గంగావతి నువ్వు పట్టుకునే బుక్స్ లా పెట్టుకునే హుక్స్ లా రుద్దుకునే లక్స్ లా ఫిక్స్ అయిపోతా ఎస్ అంటే హా ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టామ్ టామ్ అని టమ్కు వేసి చెప్పుకుంటా గచ్చిబోళి వచ్చానే గంగావతి గంటపతి కొట్టిందే గంగావతి నాన్న నాని నాన్న నాని నాన్న నాని నాన్న బాబు తక్కువ పదకొండే హైమావతి టెన్షన్గా టైముకొచ్చ హైమావతి హై హీల్స్ వేసుకుంటే హైమావతి నువ్వు నాకంటే అయితేలే హైమావతి స్టూళ్ళు తెచ్చుకుంటా నిచ్చనేసుకుంటా నా దిప్పలేవ పడుతూనే అందుకుంటా ఎస్ అంటే ఒక్క ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టమ్ టామ్ అని టమ్కు వేసి చెప్పుకుంటా బాబు తక్కువ పదకొండే హైమావతి టెన్షన్గా టైముకొచ్చ హైమావతి నాన్నాని నాని నాన్నాని నాని నాన్నాని నాని నాన్న నాన్నాని నాని నాన్నాని నాని నాన్నాని నాని నాన్న గంట తక్కువ ఉంటి గంట రత్నావతి గంట గంటకి గుర్తుస్తావే రత్నావతి చెడ గంటలలా ఊగుతుంటే రత్నావతి నాకు మెంటల్కి పోతుందే రత్నావతి నీకు మళ్ళీ ముగ్గలిస్తా పెళ్లి మొగ్గలేస్తా నా బుగ్గ మీద బుగ్గ పెట్టు కోలుడిస్తా ఎస్ అంటే హా ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టామ్ టామ్ అని టమ్కు వేసి చెప్పుకుంటా గంట తక్కువ ఉంటి గంట రత్నావతి గంట గంటకి గుర్తుస్తావే రత్నావతి లీలావతి లంచ్ టైమ్ అయ్యిందే లీలావతి నీ లిప్ స్టిక్ అదిరిందే లీలావతి నా లిప్ మీద లిప్ పెట్టే లీలావతి నీకు మానిక్యూర్ చేస్తా పెడిక్యూర్ చేస్తా కేరళ ఆయుర్వేద మసాజ్ చేస్తా ఎస్ అంటే హా ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టమ్ టామ్ అని టమ్కు వేసి చెప్పుకుంటా బోరబండ వస్తానే భద్రావతి నువ్వు బస్ ఎక్కే టైం అయిందే భద్రావతి నీ పక్క సీట్ నాకుంచే భద్రావతి నిన్ను ఆనుకోని కూర్చుండా భద్రావతి నేను బల్లు దోముకొచ్చా పౌడర్ రాసుకొచ్చా నూనె పెట్టి నున్నగా దూవుకొచ్చా ఎస్ అంటే హా ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టమ్ టామ్ అని టమ్కు వేసి చెప్పుకుంటా సంజీవయ్య పార్క్ లో శీలావతి సాయంకాలం ఐదైంది శీలావతి సెండు కొట్టకొస్తానే శీలావతి మనం సైడ్ కెళ్ళి పోదామే శీలావతి నీకు పుల్ల ఐసు తెస్తా పీచు మిఠాయి ఇస్తా నేను ఎత్తుకొని మొక్కజొన్న పొత్తులిస్తా ఎస్ అంటే ఒక్క ఎస్ అంటే మన్మధుణ్ణి నేనని గర్ల్ ఫ్రెండ్ ఉందని టమ్ టామ్ అని టమ్కు వేసి చెప్పుకుంటా సంజీవయ్య పార్క్ లో శీలావతి సాయంకాలం ఐదైంది శీలావతి.